పదమూడవ అధ్యాయము. ఏడవ అధ్యాయమునందు ఈశ్వరునికి రెండు విధములైన ప్రకృతులు గలవని చెప్పబడినది. మొదటిది ఎనిమిది విధములుగా విభజించబడిన త్రిగుణాత్మిక ప్రకృతి, అది ప్రపంచమునకు కారణమై యుండుట చేత అపరా అని చెప్పబడినది. మరియు రెండవది పరాప్రకృతి, ఇది జీవభూతము, క్షేత్రజరూపము మరియు ఈశ్వరాత్మిక అయి ఉన్నది. ఆ విధముగా రెండు విధములైన ప్రకృతితో కూడియున్న ఈశ్వరతత్వము జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి మరియు ప్రళయమునకు కారణమగుచున్నది. ఆ క్షేత్రము క్షేత్రజ్ఞరూపమైన రెండు ప్రకృతుల యొక్క నిరూపణ ద్వారా ఆ ప్రకృతులు కలిగియున్న ఈశ్వరుని యొక్క తత్వమును నిర్ణయించుటకు ఈ క్షేత్ర విషయకమైన అధ్యాయము ప్రారంభించబడుచున్నది. ఇంతకు పూర్వము పన్నెండవ అధ్యాయమునందు యద్వేష్టా సర్వభూతానాం అను శ్లోకము మొదలు ఆ అధ్యాయము సమాప్తమయ్యే వరకు తత్వమును ఎరింగిన సన్యాసులు యొక్క నిష్ఠ అనగా వారు ఎలా వ్యవహరిస్తూ ఉంటారో చెప్పబడినది. పైన చెప్పబడిన ధర్మమును ఆచరించుట వలన వారు తిరిగి ఏ విధముగు తత్వజ్ఞానముతో కూడి భగవంతుని చేత ప్రేమించబడతారో మొదలగు విషయముల ఆశయమును తెలుపుట కొరకు గూడా ఈ పదమూడవ అధ్యాయము ఆరంభించబడుచున్నది. సమస్తమైన కార్యములు కారణములు అనగా ఆ కార్యములు చేయుటకు అవసరమగు సాధనములు మరియు విషయముల రూపమున పరిణమించియున్న త్రిగుణాత్మిక ప్రకృతి పురుషునికి భోగము మరియు అపవర్గమును సంపాదించుటకు సాధన రూపమైన దేహేంద్రియములు మొదలగు ఆకారములతో రూపమును దాల్చియున్నది. ఆ సంఘాతమే అనగా ఆ దేహేంద్రియముల సమూహమే ఈ శరీరము. దానిని వర్ణించుటకు భగవంతుడు ఇట్లు చెప్పియున్నాడు. 13.1 ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభితీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుంహ క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అనగా ఇదం అను సర్వనామముతో చెప్పబడిన వస్తువు శరీరం అను విశేషణము ద్వారా స్పష్టము చేయబడుతూ ఉంటుంది. ఓ కుంతిపుత్ర, శరీరము దెబ్బలు మొదలగు వాటి నుండి రక్షించబడుతూ ఉంటుంది. అందుచేత లేక ఇది మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటుంది. అందుచేత లేక క్షేత్రము వలె దీనియందు కర్మఫలములు లభించుచుండును. అందుచేత ఈ శరీరము క్షేత్రము అని చెప్పబడుతూ ఉంటుంది. ఇచ్చట ఇతి శబ్దము ఏవం శబ్దము యొక్క అర్థమునందు ప్రయోగించబడినది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 34 బంధమోక్షములు మరియు వాటికి కారణములను ప్రతిపాదించు శాస్త్రములు వ్యర్థములగును మరియు ప్రత్యక్షాది ప్రమాణములతో కూడా విరోధము కలుగును. ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా సుఖదోహకములు మరియు వాటికి కారణరూపమైన ఈ ప్రపంచమంతయు దృశ్యమానమగుచున్నది. అంతేకాకుండా ప్రపంచము యొక్క వైచిత్యమును చూచి పుణ్యపాపములకు హేతువైనట్టి సంసారము కూడా ఉన్నట్లుగా అనుమాన ప్రమాణము ద్వారా సిద్ధమగుచున్నది. అట్లుగాక ఆత్మ మరియు ఈశ్వరుడు ఒక్కరే అని ఒప్పుకున్నచో పైన చెప్పినవన్నీ అర్థహీనములగును. సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా, జ్ఞానమునకు అజ్ఞానమునకు భేదముండుట వలన మేము చెప్పునదంతయు సంభవమేగును. శృతులేందుగూడా ఈ మాటే చెప్పబడియున్నది. దూరమేతే విపరీతే విషుచి అవిద్య యాచ విద్యేతి జ్ఞాత చు. కఠోపనిషత్తు 4 February 2001. అనగా ప్రసిద్ధములైన అవిద్య మరియు విద్యలు రెండు కూడా అత్యంత విపరీతము మరియు పరస్పర విరుద్ధములుగా చెప్పబడుచున్నవి. మరియు ఆ చోటునే ఆ విద్య మరియు అవిద్యల యొక్క ఫలములు కూడా శ్రేయము మరియు ప్రేయము అని పరస్పర విరుద్ధములుగా చెప్పబడినవి. వీటిలో విద్య యొక్క ఫలము శ్రేయము మరియు అవిద్య యొక్క ఫలము ప్రేయము అనగా ఇష్టభోగముల ప్రాప్తి అని చెప్పబడియున్నది. శ్రీశ్రీశ్రీ వ్యాసుల వారిననుసరించి ఇవి రెండు రెండు మార్గములు. ఈ రెండు మార్గములు ఇచ్చట గీతాశాస్త్రమునందుగూడా రెండు నిష్ఠలుగా చెప్పబడియున్నవి. ఇంతేకాకుండా శృతి, స్మృతి మరియు న్యాయముననుసరించి గూడా విద్య ద్వారానే కార్యసహితమైన అవిద్యను నశింపజేయవలేనని సిద్ధమగుచున్నది. మెండైనిండు నవిద్య విద్య లవమై మూగ్యంబుగానుండు బ్రహ్మాండ బందటులయ్యు విద్యయే అవిద్యన్గూల్చు నంచున్ మహోద్దండ ధాంత వితానమున్ దొలచి సద్యస్వల్ప సంపాలతా తండంబుల్ వివరింపగా దొడగే విద్యామాన దండంబులై దొట్ చూ కంకణము కావ్యము. ఈ విషయమునందు శృతులు చెప్పునదేమనగా ఇచ్చట తెలుసుకున్నట్లయితే చాలా మంచిది. ఒకవేళ ఈ రహస్యము ఇచ్చట తెలుసుకొనుకున్నచో చాలా పెద్ద హాని జరుగును. దానిని ఈ విధముగా తెలియవాడు అమృతుడగును. పరమపదమును పొందుటకు విద్య తప్ప అన్య మార్గము లేదు. విద్య కలవాడు దేనికి భయపడడు. కాని అజ్ఞానమునకు సంబంధించి చెప్పబడినది వేరుగా ఉన్నది. అదెట్లన? అవిద్యావంతుడు ఎల్లప్పుడూ భయపడుచుండును. అవిద్యయందు పడియున్నవారలు భయపడుచుందురు. కాని బ్రహ్మతత్వమును ఎరింగనవారలు తాము బ్రహ్మమే అయిపోతారు. ఈ దేవతలు వేరు మరియు నేను వేరు అని తలంచువారు ఆత్మతత్వమును ఎరుంగరు. అదెట్లన మానవుల అధీనమునందు పశువులు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 36 ఉన్నట్లే వీరు ఆ దేవతలకు పశువులుగా ఉంటారు. కాని ఆత్మజ్ఞానము కలవారు అంతా తామే అయిపోతారు. ఆకాశమును చాపగా చుట్టగలిగితే అను మొదలగు శృతులు అనేకములున్నవి. జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడియున్నది. అందుచేతనే జీవులు అనగా ఉపాధులయందు వ్యాపించి ఆ ఉపాధితో తాదాత్మ్యనము చెంది ఆ ఉపాధియే నేనని తలంచుచూ మోహితులు అగుచున్నారు. సమత్వమునందు స్థిరముగా ఉన్న చిత్తముగలవారే ఈ ప్రపంచమును జయించినవారు. సర్వత్ర సమాన భావముతో చూచుచుండు మొదలగు మాటలు స్మృతి గ్రంథములయందు చెప్పబడియున్నవి. యుక్తి ద్వారా గూడా ఈ విషయము సిద్ధించుచున్నది. సర్పము, దర్భముళ్ళు మరియు నీళ్లతో నిండియున్న చెరువులు మొదలగు వాటి వలన తనకు కలుగు దుహకమును ఎరింగియున్నందువల్ల మానవుడు వాటి నుండి తప్పించుకొను చుండును. ఆ ప్రమాదమును ఎరుంగని అనేక మంది వాటికి చిక్కి దుహకమును అనుభవించుచుందురు. ఈ న్యాయముననుసరించి విద్యా ఫలమును గుర్తించుము. ఈ విధముగా పైన చెప్పబడిన ప్రమాణముల ద్వారా తెలియబడుచున్నదేమనగా దేహాదులయందు ఆత్మబుద్ధి కలిగియుండు మానవులు అనగా అజ్ఞానులు రాగద్వేషాది దోషములచే ప్రేరితులై ధర్మాధర్మ రూపములైన కర్మలు చేయుచు జన్మ మరణములు పొందుచుందురు. కాని దేహాదుల కంటే వేరుగా ఉన్న ఆత్మను సాక్షాత్కరింపజేసుకున్న పురుషుల రాగద్వేషములు నివృత్తిని చెందియుండును. అందుచేత వారికి ధర్మాధర్మ విషయకమైన ప్రవృత్తి పూర్తిగా నివృత్తిని చెందియున్నందున వారు జన్మ మరణ బంధము నుండి విముక్తిని పొందియుందురు. ఈ మాటను న్యాయానుసారముగా ఎవ్వరూ గూడా ఖండించజాలరు. ఆ విధముగా ఇప్పుడు సిద్ధించినదేమనా? ఎవడు నిజముగా అనగా తన స్వభావము చేతనే ఈశ్వరుడైయున్నాడో ఆ క్షేత్రజ్ఞునికి అవిద్య ద్వారా ఆరోపించబడిన ఉపాధి భేదము చేత సంసారిత్వము ప్రాప్తించినట్లుగా ఉండును. అదెట్లన? జీవునకు దేహాదులయందు ఆత్మబుద్ధి కలిగిన రీతిగా ఏలేనా? సమస్తమైన జీవులకు దేహాది అనాత్మ పదార్థములందు ఆత్మేను భావము కలుగుచుండుట సహజము. అటువంటి ఆత్మబుద్ధి భ్రాంతి నిస్సందేహముగా అవిద్యాజనితమే. స్తంభమునందు చీకటి కారణముగా మనుష్యుడను బుద్ధి అనగా భ్రాంతి కలుగుచుండును. కాని అంతమాత్రము చేతనే మనుష్యుల ధర్మములు స్తంభమునందును మరియు స్తంభము యొక్క ధర్మములు మనుష్యుని యందును కలుగా నేరవుగదా. అట్లే చేతనతత్వము యొక్క ధర్మములు జడమైన దేహమునందును మరియు జడమైన దేహధర్మము చేతనము నందును కలుగనేరవు. ముసలితనము మరియు మృత్యువు వలె అవి అవిద్యాకార్యములగుట వలన సుఖదుహకములు మరియు అజ్ఞానాదులు కూడా వాటి వలెనే ఆత్మధర్మములు కాజాలవు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 37. పూర్వపక్షము మీరు చెప్పినది విషయమైనందున సరికాదు. అనగా స్తంభము మరియు పురుషుడు రెండు జ్ఞేయములు అనగా తెలియబడుచున్నవైనందున వాటిలో అవిద్య కారణముగ తెలుసుకునువాని ద్వారా ఒకదానియందు మరియొకటి అధ్యాస చేయబడినది అనగా ఒకదానియందు మరియొకటి ఆరోపించబడినది. కాని దేహము మరియు ఆత్మయందు జ్ఞేయము మరియు జ్ఞాతయందే ఇట్టి ఆరోపణ జరుగుచున్నది. అందుచేత మీచే చెప్పబడిన ఈ దృష్టాంతము సమముగా లేదు. అందుచేత సిద్ధించుచున్న దేమన దేహము యొక్క జ్ఞేయరూపము అనగా తెలియబడుచున్న రూపము అనగా సుఖదుహకాది ధర్మములు కూడా జ్ఞాత అనగా ఆత్మయందు కలుగుచున్నవి. సమాధానము మీరు చెప్పినదాననుసరించి చూచిన ఆత్మను గూఢ జడముగా తలంచుట మొదలగు ప్రసంగము కలుగుచున్నది. అందుచేత అలా తలంచుట సరికాదు. అట్లేలైనా జ్ఞేయరూపములైన శరీరాదులు క్షేత్రము యొక్క సుఖదుహకములు మోహము మరియు కోర్కెలు మొదలగు ధర్మములు జ్ఞాతైన ఆత్మయందు కూడా ఉండును. మరికొన్ని అనగా జరామరణాదులు మాత్రము కలుగవు. మరి ఇట్టి భేదముండుటకు కారణమేమని చెప్పవలేను. మీరు చెప్పినదానిననుసరించి చూడగా ఒక అనుమానము కలుగుటకు అవకాశము కలుగుచున్నది. అదేమనా, వార్ధక్యము మొదలగు వాటితో సమానముగా అవిద్య వలన ఆరోపించబడుట లేక త్యజించుట మరియు గ్రహించుట మొదలగునవి జరుగుచుండుట వలన ఆ సుఖదుహఖాదులు ఆత్మధర్మములు కాకపోవచ్చును. పూర్వపక్షము పరస్పర విరుద్ధముగా ఉన్నందున ఈ దృష్టాంతము సరికాదని మా అభిప్రాయము. అనగా స్తంభము మరియు పురుషుడు రెండు కూడా జ్ఞేయ వస్తువులు అనగా ప్రత్యక్ష ప్రమాణము ద్వారా అనగా జ్ఞానేంద్రియముల ద్వారా అనగా మన నేత్రముల ద్వారా చూడబడుచున్నవైయున్నవి. అందువలన అవిద్య కారణముగ తెలుసుకునువాని ద్వారా ఒకదాని యందు మరియొకటి అధ్యసించబడినవి. కాని దేహము మరియు ఆత్మలేందు తెలియవాడు తెలియబడినది ఈ రెంటియందు ఒకదానియందు మరియొకటి అధ్యసింపబడుచున్నవి. అందుచేత ఈ దృష్టాంతము సమముగా లేదు. అందువలన జ్ఞేయవస్తువులైన దేహధర్మములు అనగా సుఖదుహఖాది ధర్మములు జ్ఞాత అనగా ఆత్మయందు చూడబడుచున్నవి. సమాధానము ఈ దృష్టాంతమునందు ఆత్మను జడపదార్థముగా తలంచుట అను పొరపాటు జరుగుచున్నది. అందుచేత అలా తలంచుట సరికాదు. ఏలేనా, జ్ఞేయరూపమైన దేహాదులు అనగా క్షేత్రము యొక్క సుఖములు దుహఖములు మోహము మరియు కోరికలు మొదలగు ధర్మములు ఆత్మకు కూడా కలుగును అని అన్నచో అప్పుడు జ్ఞేయరూపమైన క్షేత్రము యొక్క అవిద్య ద్వారా ఆరోపించబడుచున్న కొన్ని ధర్మములు ఆత్మయందును మరికొన్ని ధర్మములు అనగా జరామరణాది ధర్మములు ఆత్మయందు కలుగుటలేదు అని చెప్పవలసి యుండును. అప్పుడు అట్టి విశేషమునకు కారణమెద్దియో చెప్పవలసి యుండును. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 38. జరమరణముల వలె అవిద్య కారణముగా ఆరోపించబడుచున్న మరియు త్యజించబడుచున్న మరియు గ్రహించబడుచున్నందున ఈ సుఖదుహఖాదులు ఆత్మధర్మములు కావని చెప్పవచ్చును గదా. అలా అయినప్పుడు తెలియబడునదే మన కర్తృత్వ భోక్తృత్వ రూపమైన ఈ ప్రపంచము జ్ఞేయ పదార్థముగానే ఎంచబడి అవిద్య కారణముగా జ్ఞాతయందు ఆరోపించబడుచున్నది. అందువలన అనగా అలా తలంచినందువలన జ్ఞాతకు కలుగు ప్రమాదమేమీ ఉండదు. అదెట్లన? మూర్ఖుల ద్వారా ఆరోపించబడిన మలినత్వాదుల వలన ఆకాశమునకు కలుగు ప్రమాదమేదియూ లేదుగదా. అందువలన సర్వదేహాదులయందు వ్యాపించియున్నను భగవంతుడైన క్షేత్రజ్ఞుడైన ఈశ్వరుని యందు సంసారిత్వము యొక్క వాసన కూడా ఉండునని శంకించకూడదు. అట్లేలైనా ప్రపంచమునందు ఎచ్చటను అవిద్య ద్వారా ఆరోపించబడుచున్న ధర్మము వలన ఎవనికి ఎటువంటి అపకారముగాని ఉపకారముగాని జరుగుచున్నట్లుగా చూడబడుటా లేదుగదా. అందుచేత మీరు చెప్పినటువంటిది అనగా స్తంభమునందు మనుష్యుడను భ్రాంతి కలుగునను దృష్టాంతము సరికాదని చెప్పుట పొరపాటు మాత్రమేగును. పూర్వపక్షము అదెట్లు సమాధానము అవిద్య కారణముగా కలిగినటువంటి అధ్యాసేందు మాత్రమే దృష్టాంతము మరియు దార్ఘాంతము యొక్క సమానత్వము కుదిరియుండలేదు. అంతమాత్రము చేత కలిగిన దోషమేమీ లేదు. కాని నీవు చెప్పిన దానియందు జ్ఞాతయందు దృష్టాంతము మరియు దార్ఘాంతము యొక్క విషమత్వము అనగా భేదమును దోషము కలుగుచున్నది. అందుచేత అట్టి దోషము గూడా లేనట్టి ముసలితనము మరియు మృత్యువు యొక్క దృష్టాంతము ద్వారా చూపబడినది. పూర్వపక్షము అవిద్యతో కూడియున్నందువలననే క్షేత్రజ్ఞునికే సంసారిత్వము కలుగుచున్నదని చెప్పవచ్చునుగదా అని అన్నచో సమాధానము అట్లని చెప్పుట కుదరదు. ఏలేనా? అవిద్య తామస ప్రవృత్తి వ్యతిరేకమును గ్రహించినదైనను సంశయము కలిగించినదైనను లేక ఎటువంటి గ్రహణశక్తి లేనిదైనను ఆవరణ రూపము కలిగియున్నదైయున్నందున అది అవిద్యయే. అట్లేలైనా వివేకరూపమైన ప్రకాశము వ్యాపించినంతనే అది అనగా అవిద్యారూపమైన తమస్సు చీకటి తొలగిపోవుచున్నది. మరియు ఆవరణ రూపమైన చీకటితో కూడియున్న తిమిరాది దోషములు ఉన్నప్పటికీ అగ్రహణ అన్యథాగ్రహణాది మూడు విధములైన అవిద్య యొక్క ప్రభావము లేక ఉనికి ఉండియే ఉంటుంది. పూర్వపక్షము మీరు చెప్పినదానిననుసరించి చూడగా అవిద్య జ్ఞాత యొక్క ధర్మముగా తోచుచున్నది. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 39 సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా? తిమిరి రోగాదుల వలన కలుగు దోషములు కన్నులు మొదలగు కరణముల ఎందు చూడబడుచున్నవి జ్ఞాత అయిన ఆత్మయందు చూడబడుట లేదు. అవిద్య జ్ఞాత యొక్క ధర్మమని మరియు అవిద్యారూపమైన ధర్మముతో కూడియుండుటయే దాని యొక్క సంసారిత్వమని నీవు తలంచుచున్నచో అట్లు తలంచుట సరికాదు. అనగా ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడనియూ మరియు అతడు సంసారము కలవాడు కాదనియూ తలంచుట సరైనది కాదు. ఏలేనా? నేత్రరూపమైన కరణములేందు విపరీతముగా గ్రహించుట మొదలగు దోషములు చూడబడుచున్నవి. అట్లయినప్పటికీ అట్టి విపరీతాది దోషములు గ్రహించబడినప్పటికీ ఆ విపరీత గ్రహణ లేక దానికి కారణరూపమైన తిమిరాది దోషములు జ్ఞాతకు సంబంధించినవి కావు. ఆ విధముగానే దేహధర్మములు కూడా ఆత్మధర్మములు కాజాలవు. కన్నులకు చికిత్స చేసి తిమిరాది దోషములను తొలగించినప్పుడు జ్ఞాత అయిన పురుషునియందు పై దోషములు కానరావు. ఆ కారణము వలన పై దోషములు గ్రహించు పురుషుని ధర్మములు కానేరవు. అదే విధముగా అగ్రహణము అన్యథాగ్రహణము మరియు సంశయము మొదలగు ప్రత్యయములు మరియు తిమిరాది దోషములు గూడా సర్వత్రా ఏదో ఒక కారణమునకు సంబంధించినవే అగుచున్నవి. జ్ఞాత అయిన పురుషునికి అనగా క్షేత్రజ్ఞునకు సంబంధించినవి కావు. ఇంతేకాకుండా ఆ ఎరుంగబడుచున్న అనగా జ్ఞానమునకు విషయములగుచున్నందు వలన కూడా దీపము యొక్క ప్రకాశము వలె జ్ఞాత యొక్క ధర్మములు కాజాలవు. ఏలేనా అవిజయములు అనగా ఇతరులచే తెలియబడునవైయున్నవి ఆత్మవాదులందరూ అనగా తనను ఆత్మ పదార్థముగా తలంచువారు సర్వవిధ కరణములు అనగా దేహము ఇంద్రియము మొదలగు సాధనములతో ఉన్న సంబంధము తొలగిపోయిన తరువాత కైవల్యావస్థయందు ఆత్మను అవిద్యాది దోషములు లేనిదిగా తలంతురు. దీనివలన గూఢపై సిద్ధాంతమే బలపడుచున్నది. ఏలేనా అగ్నియందు ఉస్తిత్వము వలె ఈ సుఖదహఖాది దోషములు గూడా క్షేత్రజ్ఞుని యొక్క ధర్మములేయున్నచో అవి అతని నుండి ఎప్పుడూ వేరు కానేరవు. అంతేకాకుండా ఆకాశము వలె సర్వవ్యాపకము మూర్తరహితము నిర్వికారము అయి ఉన్న ఆత్మకు దేనితోడను సంయోగముగాని లేక వియోగముగాని జరుగుట సంభవించదు. దీనివలన గూఢ క్షేత్రజ్ఞుని యొక్క నిత్యమైన ఈశ్వరత్వము సిద్ధించుచున్నది. మరియు అనాదిత్వాగ్నిర్గుణత్వాత్ మొదలగు భగవంతుని వచనముల ద్వారా గూఢాక్షేత్రజ్ఞుని యొక్క నిత్యమైన ఈశ్వరత్వమే సిద్ధించుచున్నది. సి పూర్వపక్షము అలా ఒప్పుకొన్నట్లయితే ప్రపంచము మరియు ప్రపంచత్వము లేనిదగుచున్న కారణముగ శాస్త్రమునకు వ్యర్థమగు దోషము కలుగునుగదా. 40 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. సమాధానము అట్లు కాదు. ఏలేనా ఈ దోషమును సర్వులు అంగీకరించియేయున్నారు. అందరూ ఆత్మవాదుల ద్వారా ఒప్పుకొనబడియున్న దోషమును ఎవ్వరో ఒకరి కొరకు పరిహరించుట అవసరము కానేరదు. పూర్వపక్షము దీనిని అందరూ ఎలా ఒప్పుకొనియున్నారు? సమాధానము ఆత్మవాదులందరూ ముక్తత్వమును పొందియున్న ఆత్మయందు సంసారము మరియు సంసారిత్వపు వ్యవహారము లేదని ఒప్పుకొనియున్నారు. కాని వారి అభిప్రాయముననుసరించి శాస్త్రాదుల యొక్క అనర్థకత్వపు దోషము ఒప్పుకొనబడలేదు. సమస్తమైన ద్వైతవాదుల అభిప్రాయముననుసరించి బంధావస్థయందే శాస్త్రాదుల సార్థకత్వమున్నది, ముక్తావస్థయందు లేదు. ఆ విధంగానే మా అనగా అద్వైతుల మతముననుసరించి గూఢ జీవులు ఈశ్వరరూపమును పొందియున్నప్పుడు శాస్త్ర గ్రంథముల వ్యర్థత్వము సంభవించినను అవిద్యావస్థ ఎందు వాటి యొక్క సార్థకత్వమున్నది గదా. పూర్వపక్షము ద్వైతవాదులైన మా అందరి అభిప్రాయముననుసరించి ఆత్మ యొక్క బంధావస్థ మరియు ఆత్మ యొక్క ముక్తావస్థ వాస్తవముగా సత్యములే. అందుచేత ఆ హేయములు కోరుకొనదగనవే మరియు వాటికి సంబంధించి సాధనములన్నీ గూడా సత్యములే. అందుచేత మామతమునందు శాస్త్రము యొక్క సార్థకత్వము ఉంటుంది. కాని అద్వైతుల సిద్ధాంతముననుసరించి ద్వైతభావము అవిద్యాజన్యము మరియు మిథ్యగదా. అందుచేత ఆత్మయందు బంధావస్థ గూడా నిజముగా లేనిదేగదా. అందుచేత శాస్త్రమను విషయమే మిథ్యేయున్న కారణముచేత శాస్త్రాదులకు వ్యర్థమను దోషము కలుగుచున్నది గదా. సమాధానము అలా చెప్పుట సరికాదు. ఏలేనా ఆత్మేందు అవస్థాభేదములు సిద్ధించజాలవు గదా. అనగా ఆత్మేందు అవస్థాభేదములు కలుగజాలవు. ఒకవేళ ఆత్మేందు అవస్థాభేదములు కలుగునని ఒప్పుకున్నచో ఆత్మేందు ఈ బంధావస్థ మరియు ముక్తావస్థ ఈ రెండు అవస్థలు ఒకేసారి అనగా ఏకకాలమునందే కలుగునా లేక ఒకదాని తరువాత మరియొకటి కలుగునా? స్థితి అనగా స్థిరముగా ఉండుట మరియు గతి అనగా స్థిరముగా లేక ముందుకు కదలుచుండుట వలె పరస్పర విరోధమున్న కారణముగా రెండు అవస్థలు ఒకేసారి అనగా ఒకే కాలమునందు ఒకే వస్తువునందు కలుగజాలవు. ఒకవేళ ఒకదాని తరువాత మరియొక అవస్థ కలుగునన్నచో కారణము లేకుండా బంధావస్థ కలుగునని తలంచితిమేని మరి ఇంకా ఆయవస్థ నుండి విముక్తి ఎన్నటికినీ కలుగజాలడు. ఒకవేళ ఏదో ఒక నిమిత్తముగా అనగా కారణము చేత ఆయవస్థ కలుగునని ఒప్పుకొన్నచో దానంతట కది అనగా ఎటువంటి నిమిత్తము లేకుండా కలగజారదని అన్నచో అప్పుడు అది మిథ్యగా అనగా అసలు ఉనికియే లేనిదిగా రుజువగును. అట్టి స్థితియందు మనము ఒప్పుకొన్న సిద్ధాంతము నిలువజాలదు. ఇంతేకాకుండా బంధావస్థ మరియు ముక్తావస్థ వెనుక ముందులుగా నిరూపించబడినప్పుడు ముందుగా బంధావస్థ కలుగునట్లుగా ఒప్పుకొనవలేయును. మరియు ఆయవస్థ శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 41 ఆరంభములేనిదిగా మరియు అంతము కలదిగాను ఒప్పుకొనవలసి యుండును. అట్లు ఒప్పుకొనుట అనగా అలా జరుగునని తలంచుట ప్రమాణ విరుద్ధమగును. ఆ విధముగానే ముక్తావస్థను గూడ ఆరంభము కలదిగాను మరియు అంతములేనిదిగాను ప్రమాణ విరుద్ధముగా ఒప్పుకొనవలసి వచ్చును. మరియు ఆత్మకు అవస్థలు కలవనియు మరియు ఒక అవస్థ తరువాత దానికి మరి యొక్క అవస్థ కలుగుననియు ఒప్పుకొన్నచో దాని యొక్క నిత్యత్వమును రుజువుపరచుట అసంభవమగును. ఆత్మయందు అనిత్యత్వ దోషమును పరిహరించుటకు దానికి బంధావస్థ మరియు ముక్తావస్థ కలుగునని తలంచుట కుదరదు. అందుచేత ద్వైతమతవాదులననుసరించి గూఢ శాస్త్రము యొక్క వ్యర్థత్వము మొదలగు దోషములు అబాధ్యములు అనగా ఖండించరానివే. ఈ విధముగా ఈ విషయమునందు అభిప్రాయము ఇరువురికి సమానమే అగుటచేత ఈ దోషము యొక్క పరిహారమును కేవలము అద్వైతవాదుల ద్వారానే చేయబడేయవలేనన్న అవసరము లేదు. మా మతముననుసరించి అనగా అద్వైతుల మతముననుసరించి నిజముగా శాస్త్రము యొక్క వ్యర్థత్వమనున్నది లేనేలేదు. ఏలైనా శాస్త్రములోక ప్రసిద్ధముగానున్న అజ్ఞానమునకు సంబంధించిన విషయమే అయి ఉన్నది. అజ్ఞానుల యొక్క ఫలము మరియు కారణరూపమైన జాతి ఆయువు మరియు భోగమును ఫలమందురు మరియు శుభాశుభకర్మలు వాటికి కారణములు అనాత్మ వస్తువులయందే ఆత్మభావము కలుగుచున్నది. జ్ఞానులేందు కలుగుట లేదుగదా. ఏలైనా జ్ఞాని యొక్క బుద్ధియందు ఫలము మరియు అందులకు అవసరమైన కారణములు అనగా సాధనములతో పృథకత్వము అనగా వేరుగా ఉండుట ప్రత్యక్షముగదా. అందువలన జ్ఞానికి అనాత్మ పదార్థములయందు ఇది నేను అను ఆత్మభావము కలుగనే కలుగదు. అతి మూర్ఖులైన మానవులు లేక పిచ్చివారు గూడ జలము మరియు అగ్నిని లేక నీడను అనగా చీకటిని మరియు ప్రకాశమును ఒకటిగా అనగా భిన్నత్వము లేనివిగా తలంచరు. ఇంకా జ్ఞానులను గురించి అనగా వివేకముగలవారిని గురించి చెప్పవలసినదేమున్నది? అందుచేత ఫలము మరియు హేతువులను ఆత్మకంటే భిన్నములని తలంచు లేక ఎరింగియున్న జ్ఞానికి విధి నిషేధములతో కూడియున్న శాస్త్రముతో పని ఏమి ఉండును? ఉదాహరణమునకు, ఓ దేవదత్త, నీవు ఆ పనిని చేయుము అని ఏదో ఒక కర్మయందు దేవదత్తును నియోగించినప్పుడు అతడే లేచి నిలబడును గాని విష్ణుమిత్రుడు ఆ వాక్యమును అనగా ఆజ్ఞను వినిగూడా ఆ పని నన్ను చేయమనుచున్నారు అని తలంచడుగదా. కాని ఆ ఆజ్ఞయందు స్పష్టత లేకుండినచో లేక ఆ నీప్తిని చక్కగా గ్రహించనిచో శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 42 అలా తలంచుట సంభవముగును. ఈ విధముగానే ఫలము మరియు హేతువునందుగూడా అజ్ఞానులకు ఆత్మబుద్ధి కలుగవచ్చును. పూర్వపక్షము ఫలము మరియు హేతువు నుండి ఆత్మ యొక్క పృథకత్వము వేరుగా ఉండుట యొక్క జ్ఞానము కలిగియున్నప్పటికీ స్వాభావికమైన సంబంధము కలిగియున్నందున శాస్త్ర విషయకమైన ఈ మాత్రపు జ్ఞానము కలిగియుండుట సమంజసమే. అదేమనగా నేను శాస్త్రము ద్వారా అనుకూలమైన ఫలము మరియు హేతువు చేత ప్రేరేపించబడియున్నాను మరియు ప్రతికూలమైన ఫలము మరియు హేతువు చేత నివారించబడియున్నాను అదెట్లనగా తండ్రిని పుత్రుడు మొదలగు వారిని పరస్పరము ఇరువురిని వేర్వేరుగా తెలిసియున్నప్పటికీ ఒకరిని ఆజ్ఞాపించినప్పుడు దానిని మరియొకరు తననే ఆజ్ఞాపించినట్లుగా తలంచుట లోకమునందు చూడబడుచున్నది గదా. అట్లనుట సరికాదు. ఏలేనా ఆత్మ తనకంటే వేరుగా ఉన్నదను జ్ఞానము కలుగక పూర్వమే ఫలమునందు అభిమానము కలుగుచుండుట సిద్ధించుచున్నది. నియోగమును మరియు నిషిద్ధత్వము యొక్క అభిప్రాయమును చక్కగా తెలుసుకునే తరువాతనే మానవుడు ఫలము మరియు హేతువు కంటే ఆత్మ వేరుగా ఉన్నదను భావమును జ్ఞానమును పొందియే ఉండును. అంతకు పూర్వము మాత్రము కాదు. అందువలన సారాంశమేమన, విధి నిషేధములను విధించు శాస్త్రము కేవలము అజ్ఞానుల కొరకే గాని జ్ఞానుల కొరకు మాత్రము కాదు. సమాధానము, పూర్వపక్షము ఈ సిద్ధాంతముననుసరించి స్వర్గమును కోరువాడు యజ్ఞము చేయవలేను, మాంసభక్షణము మాత్రము చేయరాదు మొదలగు విధి నిషేధములను బోధించినటువంటి శాస్త్రవచనములందు ఆత్మ యొక్క పృథకత్వమును ఎరుగువానికి మరియు కేవలము దేహాభిమానము గలవానికి గూడా ప్రవృత్తి లేనందున కర్త లేకుండిన కారణముగ శాస్త్రము వ్యర్థమని తెలియచున్నదిగదా. సమాధానము అలా చెప్పుట సరికాదు. ఏలేనా ప్రవృత్తి మరియు నివృత్తి కలుగుట శాస్త్రముతో పని లేకుండగానే లోకమును చక్కగా చూచినందుననే ప్రత్యక్షమగును ఈశ్వరుడు మరియు జీవాత్మయందు ఏకత్వమును చూచు బ్రహ్మవేత్త అనగా బ్రహ్మతత్వమును బాగుగా ఎరింగినవాడు కర్మలు చేయుటయందు ప్రవృత్తి కలిగియుండడు మరియు ఆత్మసత్తను ఒప్పుకొననటువంటి దేహాత్మవాది అనగా దేహమునే ఆత్మగా తలంచువాడు వ్యవహరించుచుండును అనమాట. నిజమే, పరలోకములేదు పని తలంచి శాస్త్రానుసారముగా, కాని లోక ప్రసిద్ధిననుసరించి మనందరకూ తెలియచున్నది ఈ క్రింది విధముగా నున్నది. అదేమన, విధి నిషేధములను బోధించడి శాస్త్ర శ్రవణమునకు మరో లక్ష్యము లేనందున ఆత్మ యొక్క ఉనికిని అనగా అస్తిత్వమును అనగా ఆత్మ అనునది ఉన్నది అని కొంచెము తెలిసినవాడు మరియు ఎవడు ఆత్మ యొక్క నిజమైన తత్వమును గురించి కొంచెము శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 43 గూడ ఎరుంగడో మరియు ఎవనికి కర్మఫలములయందు తృష్ణ అనగా కర్మఫలములను అనుభవించవలయునన్న కోరిక కలదో అటువంటి మనుష్యుడు శ్రద్ధాభావము కలిగి ఇనునవాడే యున్నందున శాస్త్రానుసారముగా కర్మలు చేయుటేందు ప్రవృత్తి కలిగియుండును. అందుచేత శాస్త్రము ఎన్నడునూ వ్యర్థము కాదు. పూర్వపక్షము వివేకము గల పురుషులయందు కర్మలయందు ప్రవృత్తి చూడబడనందున వారిని అనుకరించు అవివేకులకు గూఢ శాస్త్రము విధించుచున్న కర్మలయందు ప్రవృత్తి కలుగజాలదు. ఆ కారణముగా శాస్త్రము వ్యర్థమగుచున్నది కదా. ఎన్నచో సమాధానము అలా చెప్పుట సరికాదు. ఏలేనా ఎక్కడో ఎవ్వడో ఏ ఒక్క మహాత్మునికో వివేక జ్ఞానము ప్రాప్తించును అనగా అనేకమైన ప్రాణులయందు విశేషముగా మానవదేహమును పొందిన వారియందు వివేక జ్ఞానము కలుగుచుండును. ఈ విషయము ఇప్పుడు మనయందరికీ ప్రత్యక్షముగానే యున్నది గదా. ఆయ్ ఇంతేగాక మూర్ఖులైన మానవులెన్నడును వివేకము కలిగి జ్ఞానము కలిగియున్న మహాత్ములను అనుకరించరు. ఏలేనా ప్రవృత్తి రాగాది దోషముల అధీనమునందుండును. ఉదాహరణమునకు ప్రతి హింసాభావముతో చేయబడు మారణకాండ మొదలగునవి అభిచారము మొదలగు వాటియందుగూడా ప్రవృత్తి చూడబడుచున్నది. మరియు ప్రాణులకు ప్రవృత్తి స్వాభావికము మరియు సహజము. స్వభావమే సర్వవిధ కర్మలకు మూలము అనగా స్వభావమే వ్యవహరించుచుండును. ఈ విధముగా ఇప్పుడు సిద్ధించినదేమన, సంసారము అవిద్యారూపమైనది అనగా అవిద్యయే కారణముగా గలది మరియు అది కేవలము అజ్ఞానులకు మాత్రమే విషయముగా ఉండి ఉన్నది. కేవలము శుద్ధమైన క్షేత్రమునందు అవిద్య మరియు దాని కారణముగా జరుగు కర్మలు రెండు లేవు. అంతేగాక విద్యాజ్ఞానము అనగా మిథ్యైన విషయములకు సంబంధించిన జ్ఞానము పరమార్థమైన వస్తువునందు దోషమును కలిగించు సామర్థ్యము కలిగియున్నది కాదు. అదెట్లనా? చవిటి నేలను మూగతృష్ణ అనగా ఎండమావుల ఎందు తోచు జలము తడుపజాలదుగదా. ఆ విధముగానే అవిద్య గూఢ క్షేత్రజ్ఞునికి అపకారముగాని లేక అపకారముగాని చేయజాలదు. అందుచేత క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది మరియు అజ్ఞానినావృతం జ్ఞానం అని చెప్పబడినది. పూర్వపక్షము మరి అలా అయినప్పుడు ప్రాపంచిక భావము కలిగియున్న మనుష్యుల వలెనే పండితులకు అనగా జ్ఞానులకు కూడా నేను ఇట్లున్నాను, ఈ వస్తువు నాకు సంబంధించినది అను ప్రతీతి ఎట్లు కరుగుచున్నది? సమాధానము వినుము. క్షేత్రమునందు ఆత్మను చూచుట ఎట్టి పాండిత్యమో, ఈ పాండిత్యము కూడా అటువంటిదే. కాని మనుష్యుడు క్షేత్రజ్ఞుని నిర్వికారునిగా గుర్తించగలిగితే మరల ఆతడు నాకు ఫలానా భోగము లభించవలయును అలేక నేను ఫలానా కర్మ చేయు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 44. దును అను ఆకాంక్ష కోరిక కలిగియుండడు. ఏలేనా? భోగములు మరియు కర్మలు రెండు కూడా వికారములేగదా. అందుచేత ఇప్పుడు తెలిసినదేమన? ఫలమును కోరినవాడగుట చేత అజ్ఞాని కర్మలు చేయుచుండును, కాని వికారరహితమైన ఆత్మ సాక్షాత్కారమును పొందియున్న జ్ఞానియందు ఫలేచ్ఛ లేకయుండినందువలన అతనికి ప్రవృత్తి కలుగుట సంభవము కాదు. అందుచేత కార్య కారణ రూపమైన సంఘాతమైన వ్యాపారము యొక్క నివృత్తి చెందిన పిదప అట్టి జ్ఞానియందు తిరిగి ప్రవృత్తి కలుగనేరదు. కొందరి అభిప్రాయముననుసరించి ఇది ఒక విధమైన విద్వత్తు అనగా జ్ఞానము కూడా కావచ్చును. అనగా క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడుగదా, మరియు అటువంటి క్షేత్రజ్ఞుని యొక్క విషయమైన క్షేత్రము ఆయన కంటే వేరుగా ఉండునుగదా. మరియు నేను ఆ రెంటికంటే అనగా జీవుడు క్షేత్రజ్ఞుడు మరియు అతనికి విషయమైయున్న క్షేత్రము కంటే వేరుగా సుఖిని దుహఖిని అయి ఉన్నానుగదా. కావున నేను క్షేత్రము మరియు క్షేత్రజ్ఞునికి సంబంధించిన జ్ఞానము మరియు ధ్యానము ద్వారా ఈశ్వరరూపుడైన క్షేత్రజ్ఞుని సాక్షాత్కరింపజేసుకుని ఆయన స్వరూపముగా నిలిచియుండుటయను ప్రక్రియ ద్వారా సంసారము నుండి నివృత్తిని పొందవచ్చును. ఎవడు ఈ విధముగా తలంచునో లేక ఇతరులకు ఈ విధముగా బోధించునో ఆ జీవుడు లేక క్షేత్రజ్ఞుడు బ్రహ్మస్వరూపుడు కానేరడు. మరియు ఎవడు ఇలా అనగా నేను ఈ విధముగు ప్రక్రియ ద్వారా ప్రపంచము మోక్షము మరియు శాస్త్రము యొక్క సార్థకత్వమును సిద్ధింపజేసుకొనగలను అని తలంచునో ఆతడు పండితులయందు అధముడు అనబడును, మరియు ఆతడు ఆత్మహత్య చేసుకునివాడు మరియు శాస్త్రార్థము యొక్క సాంప్రదాయక పరంపరను వదలనవాడైనందున శృతి సిద్ధమైన అర్థమును త్యజించి వేదవిరుద్ధమైన అర్థమును కల్పించి దానియందే మోహితుడై యుందును. మరియు ఇతరులను కూడా మోహమునందు ముంచిన వాడగును. అందుచేత ఎవడు శాస్త్రార్థ పరంపరను ఎరుంగడో అట్టివాడు సర్వశాస్త్రములను ఎరింగినవాడైయున్నప్పటికీ మూర్ఖులయందే గణించబడును. ఈశ్వరుడు మరియు క్షేత్రజ్ఞుడు ఒక్కరేని ఒప్పుకున్న ఎడల ఈశ్వరునకు సంసారిత్వము కలుగును. అట్లే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒకరేని ఒప్పుకున్నందువలన ఇంక సంసారి అనేవాడు ఎవ్వడూ ఉండని కారణముగా సంసారమే లేకుండా పోవును. అందుచేత విద్య మరియు అవిద్య యొక్క విలక్షణత్వ ప్రతిపాదన ద్వారా పై రెండు దోషములు పరిహరించబడినవి. పూర్వపక్షము అట్లు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 45. సమాధానము అవిద్య చేత కల్పించబడిన దోషము చేత ఆ విషయమునకు సంబంధించిన పారమార్థికమైన అనగా యథార్థముగా ఉన్న వస్తువునందు ఎటువంటి వికారము అనగా దోషము కలుగదు. ఈ వాక్యము ద్వారా మొదటి శంక నివారించబడినది. మరియు అట్లే మూగతృష్ణయందు తోచిన జలము వలన చవిటి నేల తడిసి బురద కానేరదు. మరియు సంసారి అనువాడు లేనందువలన సంసారమే ఉండదు అని చెప్పబడిన దోషము గూడా సంసారము సంసారిత్వము అవిద్యాకల్పితమని చెప్పుట ద్వారా నిరాకరించబడినది. పూర్వపక్షము క్షేత్రజ్ఞుడు అవిద్యను కలిగియున్నట్లయితే ఆతనికి సంసారిత్వమను దోషము సంభవించునుగదా. అట్లేలైనా అందువల్ల కలుగు దోహకము మొదలగు దోషములు ప్రత్యక్షముగా చూడబడుచున్నవి గదా. సమాధానము అట్లని చెప్పుట సరికాదు. ఏలైనా జ్ఞేయమైనదంతయు తెలియబడుతూనే ఉంటుంది. అది అంతయు క్షేత్రము యొక్క ధర్మమే అయి ఉన్నది. అందుచేత దానిచేత చేయబడు దోషములన్నీ జ్ఞాత అయిన క్షేత్రజ్ఞునికి సంబంధించినవి కానేరవు. నిజముగా లేని ఏ దోషములు క్షేత్రజ్ఞుని ఎందు కలవని నీవు ఆరోపించున్నావో అవి అన్నీయు క్షేత్రమునకు సంబంధించినవి అయినందువలన ఆ దోషములన్నీయు క్షేత్రమునకు సంబంధించినవేగాని క్షేత్రజ్ఞునకు సంబంధించినవి కావు. అందుచేత క్షేత్రజ్ఞుడు అనగా ఆత్మదూషితుడు కాజాలడు. ఏలైనా ఒకవేళ ఆ దోషములతో క్షేత్రజ్ఞునికి సంబంధము కలదని ఒప్పుకొన్నచో జ్ఞేయపదార్థము యొక్క జ్ఞేయత్వమే సిద్ధించజాలదు. అభిప్రాయమేమన? ఒకవేళ అవిద్య కలవాడై ఉండుట మరియు దోహఖితుడగుట మొదలగునవన్నీయు ఆత్మధర్మములే అయి ఉన్నచో అవి ప్రత్యక్షముగా ఎట్లు కనబడును మరియు అవి క్షేత్రజ్ఞుని యొక్క ధర్మములు ఎట్లు కాగలవు? ఏలైనా జయముగా ఉన్న వస్తువులన్నీయు అవన్నీయు క్షేత్రములేగదా. క్షేత్రజ్ఞుడు తెలుసుకొనువాడగును. ఈ విధముగు సిద్ధాంతము స్థాపించబడినప్పుడు అవిద్య గలవాడగుట మరియు దుహకము గలవాడగుట మొదలగు దోషములను క్షేత్రజ్ఞునికి సంబంధించిన ధర్మములని చెప్పుట మరియు వాటిని ప్రత్యక్షముగా చూచున్నామని చెప్పుట మొదలగునవన్నీయు ఆ జ్ఞానము మాత్రమే ఆశ్రయముగా గలిగిన అర్థహీనములైన మాటలు మాత్రమే యగును. పూర్వపక్షము ఆ విద్య యవనియందు దేనియందు ఉన్నది? సమాధానము యవనియందు లేక దేనియందు చూడబడుచున్నదో దానియందే ఉన్నది. పూర్వపక్షము దేనియందు లేక యవనియందు చూడబడుచున్నది? సమాధానము ఆ విద్య యవనియందు చూడబడుచున్నది. ఇట్టి ప్రశ్నయే నిరర్థకమైనది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 46. పూర్వపక్షము అదెట్లు సమాధానము అవిద్య చూడబడుచున్నదనగా ఆ విద్యతో కూడియున్న పదార్థమును లేక వ్యక్తిని గూడా నీవు తప్పక చూచుచునే యుండియుండవచ్చును. అవిద్యగలవాడు కనబడినంతనే ఆ విద్య ఎవనియందు కలదు అని ప్రశ్నించుటయే యుక్తము సరి కాదుగదా. ఏలైనా ఆవులు గలవాణిని చూచిన మీదట ఈ ఆవులు ఎవరివి అని అడగుట తెలివిగల కార్యము కానేరదు. పూర్వపక్షము మీరు చెప్పిన ఈ దృష్టాంతము విషయమునకు సంబంధించినది. ఆవులు మరియు వాటి యొక్క యజమాని ప్రత్యక్షముగా ఉండియున్నందున ఆ ఇరువురు అనగా ఆవు మరియు దాని యజమాని ప్రత్యక్షముగా ఉండియున్నందున వారి యొక్క సంబంధము కూడా ప్రత్యక్షముగా ఉండియున్నది. అందుచేత ఆ ఇరువురి సంబంధమును గురించి ప్రశ్నించుట నిరర్థకమే. కాని ఆ ఇరువురి వలె అవిద్య గలవాడు మరియు అవిద్య ప్రత్యక్ష విషయములు కావుగదా. అందుచేత నా ఈ ప్రశ్న నిరర్థకము కానేరదు. సమాధానము అప్రత్యక్షమైన అవిద్య గలవానితో అప్రత్యక్షమైన అవిద్య యొక్క సంబంధమును ఎరింగినందువలన నీకు కలుగు లాభమేమీ కలదు. పూర్వపక్షము అవిద్య అనర్థమునకు హేతువు అట్లని తెలిసినందున దానిని త్యజించవచ్చును. సమాధానము, ఎవనియందు అవిద్య కలదో అతడే స్వయముగా త్యజించును. పూర్వపక్షము అయితే నాయందే అవిద్య కలదు. సమాధానము, అలా అయితే నీవు అవిద్యను ఆ విద్యతో కూడియున్న నిన్ను చక్కగా ఎరుంబుదువు. పూర్వపక్షము ఎరుంబుదును, కాని ప్రత్యక్షముగా మాత్రము ఎరుంగను. సమాధానము, అనుమాన ప్రమాణము ద్వారా ఎరుంగుచున్నట్లయితే జ్ఞాత అయిన నీకు మరియు ఆ విద్యకు సంబంధము ఎట్లు కలిగినది? ఏలేనా, ఆ కాలమునందు అనగా అవిద్యను అనుమానము ద్వారా ఎరుంగుచున్న కాలమునందు జ్ఞాత అయిన నీ యొక్క జ్ఞేయరూపము అవిద్యతో సంబంధము కలిగియుండుటకు అవకాశము లేదు. కారణమేమనా? జ్ఞాత యొక్క విషయముగా ఎరింగియే దానిని అవిద్యగా ఒప్పుకొనుట జరిగినది. మరియు జ్ఞాత మరియు అవిద్య యొక్క సంబంధమును ఎవడు గ్రహించువాడైయున్నాడో అతడు మరియు ఆ అవిద్య మరియు జ్ఞాత యొక్క సంబంధమును విషయముగా చేయు మరి యొక్క జ్ఞానము ఈ రెండు ఉండుట సంభవము కాదు. ఏలైనా అలా జరిగితే అనవస్థాదోషము సంభవించును. అనగా జ్ఞాత మరియు జ్ఞేయము జ్ఞాత యొక్క సంబంధము ఇవి కూడా మరియొకని ద్వారా తెలియబడును. అలా ఒప్పుకున్నట్లయితే వాటిని తెలుసుకును జ్ఞాత మరియొకడు కావలసి యుండును. మరల వాడిని గూడ తెలుసుకొను. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 47. మరియొకడు ఉన్నాడని ఒప్పుకొనవలసి వచ్చును. అప్పుడు అట్టి స్థితికి అంతము లేకుండా పోవును. కాని జ్ఞేయము అవిద్యేనను లేక మరింకేమైనను జ్ఞేయము జ్ఞేయముగానే యుండును. జ్ఞేయ పదార్థమెన్నడును జ్ఞాత కానేరదు. ఆ విధముగానే జ్ఞాతగూడ ఎల్లప్పుడూ జ్ఞాతగానే యుండును. జ్ఞాత ఎన్నడును జ్ఞేయము కాజాలడు. ఆ కారణము చేతనే అవిద్య మరియు దోహకత్వము మొదలగు దోషముల వలన జ్ఞాత అనగా క్షేత్రజ్ఞునికి ఎటువంటి దోషములు అంటవు. పూర్వపక్షము క్షేత్రము యొక్క దోషములను ఎరుంగుటయే జ్ఞాత అనగా క్షేత్రజ్ఞుని యొక్క పెద్ద దోషము. సమాధానము, అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా, ఆత్మ విజ్ఞాన స్వరూపము మరియ అవిక్రియము అయి ఉన్నది. ఆయాత్మయందు జ్ఞాతృత్వము యొక్క ఉపచారము మాత్రమే చేయబడుచుండును. అదెట్లన? వృష్ణత్వమే స్వభావముగా గలిగియున్నందున అగ్ని యందు తపింపజేయు క్రియ జరుగుచున్నట్లుగా తోచుచుండును. ఆత్మ యొక్క స్వభావముననుసరించి దానియందు క్రియ కారకము మరియు ఫలాసక్తిభావము ఉండదని భగవంతుడు ఈ ప్రకరణమునందు స్పష్టముగా చెప్పియున్నాడు. కేవలము అవిద్య ద్వారా అధ్యారోపణ చేయబడుచున్న కారణముగా క్రియలు కారకములు మొదలగునవి ఆత్మయందే ఉన్నట్లుగా తోచుచుండును. అదే విధముగా ఈ సత్యము తెలిసినవానికే తెలియును, ప్రకృతి యొక్క గుణముల కారణముగానే సర్వవిధ కర్మలు చేయబడుచుండును. ఆ పరమాత్మ ఎవ్వని పాప పుణ్యములను గ్రహించడు మొదలగు ప్రకరణములయందు అనేక చోట్ల చెప్పబడినది. అదే విధముగా మేము కూడా వ్యాఖ్యానించి యున్నాము. ఇంక ముందు ప్రకరణములందు గూడా ఈ సత్యము చెప్పబడును. పూర్వపక్షము ఇట్టి స్థితియందు ఆత్మయందు దాని యొక్క స్వభావము చేతనే క్రియలు కారకములు ఫలప్రాప్తి భావములు లేవని అనగా ఉండవనియు మరియు ఇవి ఎన్నియు అవిద్య ద్వారా అధ్యారోపితములు మాత్రమేయని సిద్ధించినందున కర్మలన్నీయు విద్వాంసుడు కానివానికే కర్తవ్యములుగాని విద్వాంసునికి కాదని నిర్ణయమైనది. సమాధానము మీరు చెప్పినట్లుగానే సిద్ధించినది. ఈ విషయమునే మేము నహి దేహభృతాసఖ్యం అను ప్రకరణమునందు మరియు సమస్త గీతాశాస్త్ర ఉపసంహార సందర్భమున చూపెట్టెదము. మరియు సమాసేనేవ కౌంతేయ నిష్ణా జ్ఞానస్వయాపర చు 18.50 అను శ్లోకము యొక్క అర్థమునందు ఈ విషయమును గురించి విశేషముగా చెప్పెదము. ఇచ్చట ఇంతకంటే విస్తారముగా చెప్పనవసరము లేదు. అందుచే ఇంతటితో ముగించుచున్నాము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 48. ఇదం శరీరం మొదలగు శ్లోకముల ద్వారా ఉపదేశింపబడిన క్షేత్రాధ్యాయము యొక్క అర్థము యొక్క సంక్షిప్త రూపము ఈ తతేత్రమ్యచ్చ మొదలగు శ్లోకము ద్వారా చెప్పబడుచున్నది. అట్లేలైనా దేనికైనా విస్తారపూర్వకముగా అర్థము చెప్పవలసి వచ్చినప్పుడు దాని యొక్క సంక్షిప్తార్థము ముందుగా చెప్పుట సాంప్రదాయమే. 13.3. తత్క్షేత్రం యాచ్చయదృప్చయద్వికారి యతశ్చ యత్ చయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. అనగా ఇంతకు పూర్వము ఇదం శరీరం వాక్యము ద్వారా చెప్పబడినదే ఇచ్చట తత్శబ్దము ద్వారా జ్ఞాపకము చేయబడుచున్నది. ఇంతకు పూర్వము క్షేత్రమును శబ్దమునకు వ్యాఖ్యానము చెప్పబడినది. అది ఇట్లున్నదనగా అది అనగా ఆ క్షేత్రము తనకున్న ధర్మముల కారణముగా ఏ విధముగు వికారములు కలిగియున్నదో మరియు ఏ కారణము వలన ఏ కార్యము జరుగుచున్నదో అది ఇచ్చట చశబ్దము సముచ్చయము కొరకైయున్నది మరియు కార్యము కలుగుచున్నది అననది వాక్యశేషము అయి ఉన్నది మరియు దేనిని క్షేత్రజ్ఞుడు అని చెప్పబడినదో అది గూడా ఎటువంటి ప్రభావము కలిగియున్నదో అనగా ఏ ఉపాధుల యొక్క శక్తులతో కూడియున్నదో ఆ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు ఆ రెంటికి పైన చెప్పబడిన విశేషణములతో కూడియున్న యథార్థ స్వరూపమును గురించి నీవు నా నుండి సంక్షేపముగా వినుము. అనగా విని నీ కర్తవ్యమును నిర్ణయించుకొనుము. శ్రోత యొక్క బుద్ధియందు అభిరుచిని కలిగించుటకే ఆ చెప్పబోవు క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క యథార్థ స్వరూపమును చిత్రించుచున్నారు. 13.4. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదశ్చేవ హేతుమద్భిర్వినిశ్చితై. అనగా ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క తత్వమును గురించి వశిష్ఠుడు మొదలగు ఋషుల చేత అనేక విధములుగా చెప్పబడియున్నది మరియు ఋగ్వేదాది నానావిధములైన శృతి వాక్యముల ద్వారా కూడా వేరువేరుగా చాలా విశదముగా చెప్పబడియున్నది మరియు సంశయరహితమై నిశ్చిత జ్ఞానమును కలిగించినటువంటి మరియు నిశ్చితము మరియు యుక్తితో కూడియున్న బ్రహ్మసూత్రముల యందలి పదములలో గూడా ఈ విషయమే చెప్పబడియున్నది. బ్రహ్మ పదార్థమును సూచించు వాక్యములు బ్రహ్మసూత్రములు అని ఎందురు. ఆ వాక్యములు అనగా సూత్రముల ద్వారా బ్రహ్మము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 49. పొందబడును తెలియబడును. అందుచేతనే వాటిని పదములందురు. వాటియందుగూడా క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క తత్వము చెప్పబడియున్నది. ఏలైనా కేవలము ఆత్మయే సర్వము అయి ఉన్నది అని ఉపాసించవలేను అను మొదలగు బ్రహ్మమును సూచించు పదములయందే ఆత్మ ఏరుంగబడుచున్నది. ఈ విధముగా చెప్పినది విని దగ్గరకు చేరిన అర్జునునితో భగవంతుడు ఇట్లు చెప్పుచున్నారు. 13.5. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాని దశకం చ పంచచేంద్రియగోచరాహ. అనగా సూక్ష్మభూతములు అవి దృష్టిగోచరముగు వస్తువుల అన్ని వికారముల యందు వ్యాపించి యున్నందున మహాభూతములను బడుచున్నవి. అంతేగాక అవి సామాన్య భూతములు గూడాను. అందుచేత అవి మహాభూతములను బడుచున్నవి. స్థూలపంచభూతములు ఇంద్రియగోచరములు అను శబ్దము ద్వారా చెప్పబడుచున్నవి. అందుచేత ఇచ్చట మహాభూతములు అను శబ్దము ద్వారా సూక్ష్మ పంచమహాభూతములుగా గ్రహించనగును. మహాభూతములకు కారణమైనది అహం ప్రత్యేరూపమైన అహంకారమై యున్నది మరియు అహంకారమునకు కారణరూపమైనది నిశ్చయాత్మికమైన బుద్ధి అయి ఉన్నది మరియు ఆ నిశ్చయాత్మికమైన బుద్ధికి గూడ కారణమైనది అవ్యక్త ప్రకృతి. అనగా ఏది వ్యక్తము కాదో అటువంటి అవ్యక్తము అను పేరుగల అవ్యాకృతమైన ఈశ్వరశక్తి, దీనినే మమ మాయా దురాత్యేయ అను మొదలగు వచనముల ద్వారా చెప్పబడినది. ఇచ్చట ఏవ శబ్దము ప్రకృతిని విశేషరూపముగా చెప్పుటకు ఉపయోగించబడినది, మరియు విచా శబ్దము సమస్త భేదమును సముచ్చయముగా చూపుటకు ప్రయోగించబడినది. అభిప్రాయమేమన, ఇదే 8 విధములుగా విభక్తమైనటువంటి అపరా ప్రకృతి మరియు 10 ఇంద్రియములు అనగా కన్ను, చెవి, ముక్కు మొదలగు 5 జ్ఞానేంద్రియములను కలిగించినది అయినందున జ్ఞానేంద్రియము మరియు వాక్కు మొదలగు 5 కర్మలను చరించినట్టివి అయినందున కర్మేంద్రియములు మరియు 11 సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు మరియు శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు ఇవి పంచేంద్రియముల యొక్క విషయములేయున్నవి. వీటినన్నింటినీ కలిపి సాంఖ్యమతస్థులు 24 కత్వములుగా చెప్పుదురు. వైశేషిక మతస్థులు ఇచ్ఛ అనగా కోరిక, కామము మొదలగు వాటిని ఆత్మధర్మములని చెప్పుదురు. అవన్నీ కూడా క్షేత్రమునకు సంబంధించిన ధర్మములేగాని ఆత్మకు సంబంధించినవి కావు. ఈ మాట భగవంతుడే చెప్పుచున్నాడు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 53.6. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృత్యః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అనగా ఇచ్ఛ అనగా కోరిక ఇంతకు పూర్వము తాను ఎటువంటి సుఖదాయకమైన విషయమును అనుభవించి యుండెనో తిరిగి మరల అటువంటి పదార్థము లేక విషయము ప్రాప్తించినప్పుడు దాని ద్వారా సుఖము లభించునని తలంచి మానవుడు ఆ వస్తువును పొందవలేనని కోరుకొనును. ఆ కోరికనే ఇచ్ఛ లేక కోరిక అని ఎందురు. కోరికలు కలుగుట అంతఃకరణ ధర్మములు. ఆ విధముగా అవి తెలియబడుచున్నందున క్షేత్రములనబడుచున్నవి. ఇలా మరియు ద్వేషము ఏ విధమైన పదార్థమును దోహకమునకు కారణముగా తలంచి అనగా ఇంతకు పూర్వము అనుభవము ద్వారా ఎరింగినవాడై మరల తిరిగి అటువంటి పదార్థమే లభించినప్పుడు మానవుడు దాని పట్ల విముఖత కలిగియుండునో ఆ విముఖత్వ భావమును ద్వేష మందురు. అది కూడా ముందుగానే తనకు తెలియబడుచున్నందున దానిని క్షేత్రమందురు. అదే విధముగా సుఖము అనగా తనకు అనుకూలమై ఆనందదాయకమై మరియు సాత్వికమై యున్నట్లుగా తెలియబడుచున్నందున అది క్షేత్రము. అట్లే తనకు ప్రతికూలమై బాధను కలిగించినదే ఉన్నట్లుగా ముందుగానే తెలియబడుచున్నందున అనగా జ్ఞేయపదార్థమై యున్నందున దుహకము గూఢ క్షేత్రమనబడుచున్నది. దేహము మరియు ఇంద్రియముల సమూహము సంఘాతమనబడును. సంఘాతమునందు ప్రకాశించబడిన అంతఃకరణము యొక్క ఏ వృత్తి కలదో అదెట్లన అగ్నిచేత ప్రజ్వలించబడుచున్న ఇనుప ముక్క వలె ఆత్మ చైతన్యము యొక్క ఆభాస చేత వ్యాపించి యున్నదో ఆ చైతన్యము కూడా జ్ఞేయమైయున్నందున క్షేత్రమే ఎనబడును. వ్యాకులత చెందియున్న దేహము మరియు ఇంద్రియాదులు దేనిచేత ధరింపబడుచున్నవో అట్టి ధృతి కూడా జ్ఞేయమే అయి ఉన్నందున క్షేత్రమనబడుచున్నది. అంతఃకరణము యొక్క సమస్త ధర్మములను తెలుపుట కొరకు ఇచ్చట ఇచ్ఛాది ధర్మములు గ్రహించబడినవి. ఈ చెప్పిన దానిని ఉపసంహరించుచున్నారు. మహతత్వాది వికారములతో సహా క్షేత్రము యొక్క స్వరూపము సంక్షిప్తముగా చెప్పబడినది. అనగా సమస్తమైన క్షేత్రభేదముల యొక్క సమూహము అనగా ఈ స్థూల దేహము క్షేత్రము అయి ఉన్నది అని చెప్పబడినది. మహాభూతములు మొదలు ధృతి వరకు అనేక భేదోపభేదములతో నిండియున్న ఆ క్షేత్రమును గురించి చెప్పబడినది. ఇంకముందు అనేక విశేషణములతో కూడియున్న క్షేత్రజ్ఞుని గురించి చెప్పబడును. క్షేత్రజ్ఞుని అతని యొక్క సర్వవిధ ప్రభావములతో అనగా శక్తులతో తెలుసుకునినందువలన మానవుడు అమృతరూపుడైపోవునో అటువంటి వానిని భగవంతుడు ముందు జ్ఞేయం ఆ శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 51 ఎత్తత్ర వక్ష్యామి చు 13.12 గీతట్ మొదలగు వాక్యములతో సర్వ విశేషణ సహితముగా చెప్పెదరు. ఇచ్చట ముందుగా ఆ క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకొనుటకు సాధన రూపముగా అమానిత్వము మొదలగు ఏ సాధన సముదాయము కలదో, ఇట్టి సాధన సంపత్తి కలిగియున్నందున ఆ జ్ఞేయ పదార్థమును తెలుసుకొనగలందులకు మానవుడు తగినవాడుగును. యవనిని పారాయణ చేసినందువలన సన్యాసి జ్ఞానేనబడునో, మరియు ఎవడు జ్ఞానమునకు సాధనముగా యున్నందువలన జ్ఞాని అని పిలువబడునో, అటువంటి అమానిత్వాది గుణ సముదాయమును గురించి భగవంతుడు వివరించుచున్నారు. 13.7 అమానిత్వమదంభిత్వమహింసాక్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అనగా అమానిత్వమానము అనుభావము అనగా తన గొప్పతనమును గురించి చెప్పుకొనుటను మానిత్వమందురు. అలా చెప్పుకోకుండా ఉండడం అమానిత్వమనబడుతుంది. అదంభిత్వము తన ధర్మమును గురించి చెప్పుకొనుట దంభిత్వము అనడును. అలా చెప్పుకొనకుండా ఉండడం అదంభిత్వము అనబడును. అహింస హింస కార్యములు చేయకుండుట అనగా ఇతర ప్రాణులకు ఎటువంటి కష్టము కలుగనీయకుండుట. క్షమాత అనగా ఇతరులు తన పట్ల అపరాధము చేసినప్పటికీ ఎటువంటి వికారము లేకుండుట. ఆజ్యవము అనగా సరళత్వము అనగా ఇతరుల పట్ల ఎటువంటి కపటము లేకుండా వ్యవహరించుట ఆర్జవమనబడును. ఆచార్యుని ఉపాసించుట అనగా మోక్షస్థితిని పొందుటకు అవసరమైన సాధనా మార్గమును ఉపదేశించు గురువును సేవించుట మొదలగు సేవాకార్యములు ఆచార్యోపాసన మనబడును. శౌచము శారీరక శుద్ధి అనగా దేహమునందు నిత్యము తయారుగు మలమును నీరు సబ్బు కుంకుడు రసము మొదలగు సాధనముల ద్వారా దేహమును శుభ్రముగా ఉంచుకొనుట శౌచము అనబడును. మరియు అంతఃకరణమునందలి రాగద్వేషాది దోషములను ప్రతిపక్ష భావముతో అనగా వాటిని తనకు శత్రువులుగా తలంచి వాటిని అంతఃకరణము నుండి తొలగించుకొనుట శౌచమనబడును. స్థిరత్వము అనగా స్థిరమైన భావము కలిగియుండుట అనగా మోక్షమును పొందు ప్రయత్నమునందు స్థిరత్వము కలిగియుండుట. ఆత్మవినిగ్రహము శబ్దము ద్వారా చెప్పబడదానికి అనగా ఆత్మకు అపకారమును కలిగించు మరియు ఆత్మ కార్యకరణ సంఘాత రూపమైన ఈ దేహమును నిగ్రహించుట. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 52 అనగా ఆ దేహమును దాని యొక్క స్వాభావిక ప్రవృత్తి నుండి తొలగించి మోక్ష మార్గమునందు నియమించుట లేక నియమించి ఉంచుట మరియు 13.8 ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార జన్మ మృత్యుజరావ్యాధి దుహక దోషాను దర్శనం ఏవచ అనగా ఇంద్రియములకు శబ్దాది విషయములయందు వైరాగ్యము అనగా లౌకిక మరియు పారలౌకిక భోగములయందు ఆసక్తి లేకుండుట మరియు అహంకారము లేకుండుట మరియు జన్మము మృత్యువు ముసలితనము వ్యాధులు మరియు దుహకములయందు అనగా జన్మము మొదలు దుహక పర్యంతము వరుసగా అన్నింటియందును దోషములను చూచుట. జన్మకాలమునందు గర్భమునందుండుట తరువాత యోని ద్వారా బయటకు వచ్చుట మొదలగు ఏ దోషములు అనగా దుహకములు కలవో వాటిని తెలుసుకొనుట, వాటిని గురించి లోతుగా విచారించుట. ఆ విధముగానే మృత్యువునందుగూడా దోషములను చూచుట మరియు వృద్ధావస్థయందు తెలివి తేజము మొదలగునవన్నీ క్షీణించిపోవుట మరియు దానియందు హీనత్వమును దోషమును చూచుట మరియు తలనొప్పి మొదలగు రోగరూపములైన వ్యాధులయందు గల దోషములను గమనించుట అధ్యాత్మము అధిభూతము మరియు అధిదైవతములు మొదలగు వాటి కారణముగా కలుగు మూడు విధములైన దుహకములయందు గల దోషములను గురించి విచారించుట. అట్లుగాక మరో విధముగా చెప్పవలైనన్నచో దుహకమే అన్నింటికంటే పెద్ద దోషము. ఈ దోహఖరూపమైన దోషమును ఇంతకు పూర్వము చెప్పిన విధముగా జన్మాదులయందు చూచుట అనగా జన్మమే దోహఖమయము, మరణించుట దోహఖము, వృద్ధాప్యము దోహఖముతో నిండియున్నది. అట్లే సర్వవిధ రోగములు దోహఖమును కలిగించినవే. ఈ విధముగా చూచుట జన్మాదుల వలన కలుగు దోహఖములకు కారణము జన్మమే అయినందున జన్మము దోహఖమే స్వరూపముగా కలిగియున్నది. ఈ విధముగా జన్మాదులేందు దోహఖరూపమైన దోషమును ఒకసారిగాక అనేకమార్లు చూచుచుండినందువలన దేహము, ఇంద్రియములు మరియు విషయభోగములేయందు వైరాగ్యభావము ఉదయించును. అట్టి స్థితియందు మనస్సు ఇంద్రియాది సాధనముల యొక్క ఆత్మ సాక్షాత్కారమును పొందుటకు అంతరాత్మయందు ప్రవృత్తి ఉదయించును. ఈ విధముగా జ్ఞానమునకు కారణమైనందున జన్మాదులయందు గల దుహఖరూపమైన దోషమును మాటిమాటికి చూచుట మరియు దానిని గురించి ఆలోచించుచుండుట జ్ఞానమని చెప్పబడును. మరియు శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 53.9 అసక్తిరంభిష్వంగ పుత్ర దార గుహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు, అనగా ఆసక్తి ఆసక్తి నిమిత్తకమైన విషయములయందు ప్రీతి కలిగియుండుటను సక్తి అందురు. అసక్తి అనగా ప్రీతి లేకుండుటయే అసక్తి అనబడును. అనభిష్వంగ అభిష్వంగము లేకుండుట అనభిష్వంగము మోహముతో కూడియున్న అనన్యమైన ఆత్మభావన రూపమైన విశేషమైన అసక్తిని అభిష్వంగమందురు. అదెట్లన ఎవడో ఇతరుడు సుఖవంతుడుగానో లేక దుఃఖవంతుడుగానో యున్నప్పుడు అతనిని చూచి నేనే సుఖవంతుడుగా యున్నాను లేక నేనే దుఃఖవంతుడుగా యున్నాను అని తలంచుట లేక ఎవడో ఇతరుడు బ్రతికినా చచ్చినా నేనే బ్రతికియున్నాను లేక నేనే మరణించియున్నాను లేక మరణించదను అని తలంచుటను అభిష్వంగమందురు. ఇటువంటి అభిష్వంగము ఎచ్చట సంభవించును? అన్నచో పుత్రుడు, భార్య మరియు ఇల్లు మొదలగు వాటియందు సంభవించును. అనగా పుత్రునియందు, భార్యయందు, ఇంటియందు సంభవించును. ఇచ్చట ఆది అనగా మొదలగు అనుశబ్దము వాడబడినందున పుత్రుడు, భార్య ఇల్లేగాక తనకు ప్రీతికరమైన ఏ వ్యక్తి లేక వస్తువునందైనను ఆ భావము సంభవించవచ్చును. ఆసక్తి మరియు అనభిష్వంగము ఈ రెండు కూడా జ్ఞానమును కలిగించు సాధనములే. అందువలన వీటిని కూడా జ్ఞానమనియే అందురు. మరియు నిత్యము అనగా స్థిరముగా సమచిత్తత అనగా నిరంతరమైన చిత్తం యొక్క సమానత్వము. దేనియందు ఈ సమానత్వము కలిగియుండవలయునన్నచో ఇష్టమైన లేక ఇష్టము కాకున్నా ప్రియమైన దానియందు అనగా ప్రియాప్రియములు మాటిమాటికి కలుగుచున్నను ఆ ప్రియాప్రియములేందు చిత్తము ఎల్లప్పుడూ సమముగానే యుండవలయును. ఇటువంటి సాధకుడు ప్రియమైనదే లభించినప్పుడు పొంగిపోడు మరియు అప్రియమైనది లభించినప్పుడు కోపతాపములు లేక సమచిత్తము కలవాడేయుండును. అట్టి సమచిత్తత్వము జ్ఞానమనబడును. మరియు 13.10 మయి చానన్యయోగిన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వమరతిర్జన సంసది, అనగా ఈశ్వరుడనైన నాయందు అనన్య యోగముతో అనగా ఏకత్వ రూపమైన సమాధి యోగముతో అవ్యచరితమైన భక్తి అనగా ఈశ్వరుడనైన నాయందు అచంచలమైన అనగా ఎడతెగని భావముతో కూడియున్న భక్తి. భగవంతుడైన వాసుదేవుని కంటే ఇతరుడు మరియొకడు ఎవ్వడూ లేడు. అందుచేత అతడే మనయందరికీ పరమగతి అనగా అతడొక్కడే మనకు దిక్కు అనునటువంటి ఈ విధమైన ఏ స్థిరమైన బుద్ధి కలదో అదియే అనన్యయోగము. 54 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. అటువంటి స్థిరమైన యోగబుద్ధి కలిగి భజించుచుండుటయే ఎన్నడూ వికారమును చెందినటువంటి భక్తి అయి ఉన్నది. అటువంటి భక్తిభావము గూడా జ్ఞానముతో సమానమైనదే. వివక్త దేశసేవిత్వము అనగా ఏకాంతమైన పవిత్ర స్థలమునందు ఉండి సాధన చేయు స్వభావము. ఏ స్థలము తన స్వభావము చేతనే పవిత్రమైనదయున్నదో లేక ఊడ్చుట, కడుగుట, దులుపుట మొదలగు క్రియల వలన శుద్ధమయ్యున్నదో మరియు సర్పములు పులులు మొదలగు క్రూరజంతువు రహితమయ్యున్నదో అట్టి వనము, నదితీరము లేక దేవాలయము మొదలగు వివిక్త అనగా ఏకాంతమైన ప్రదేశమునందుండి సేవించు స్వభావము ఎవనికీ కలదో అటువంటివాడు వివిక్త దేశ సేవి అనబడును. ఆతని భావము వివిక్త దేశ సేవిక్తము అయి ఉన్నది మరియు జనసముదాయమునందు ప్రీతి లేకుండుట, ఇచ్చట వినయ భావము లేనటువంటి సంస్కార శూన్యమైనటువంటి ప్రాకృత పురుషుల సముదాయము జన సముదాయమని చెప్పబడినది. వినయము గలవారు సంస్కార సంపన్నులు అయిన మనుష్యుల సముదాయము జన సముదాయము కాదు. ఏలైనా అటువంటి సముదాయము జ్ఞాన సంపాదన ఎందు సహాయకారిగా ఉండును. అందుచేత ప్రాకృత జనసముదాయమునందు ప్రీతి లేకుండుట జ్ఞానమునకు సాధనమగుట చేత జ్ఞానమనబడును. మరియు